మెదడు చరిత్ర మూడవ భాగం. ఈ వాయువులు లేదా ప్రాణాలు నాళాల్లాంటి నాడుల ద్వారా ప్రవహిస్తూ కదలికని కలుగు చేస్తాయి. కదలిక లేని స్థితిలో, అంటే ఈ ప్రాణాలు పనిపాట లేకుండా ఉన్న స్థితిలో మెదడులో వెంట్రికల్స్లో తిష్టవేసి ఉంటాయని ఊహించాడు గాలెన్. కనుక ఈ వెంట్రికల్స్ మాత్రమే, ఆ ఖాళీ ప్రదేశాలే మనలోని బుద్ధికి వివేచనకి ఉపాధి అని నిర్ణయించాడు గాలెన్. ఒక్క గాలెన్ మాత్రమే కాదు, విడ్డూరం ఏమిటంటే తన తరువాత 1.5 సహస్రాబ్దాల కాలం పాటు కూడా ఎంతోమంది నిపుణులు మెదడు క్రియల విషయానికి వచ్చేసరికి సరిగ్గా అదే పప్పులో కాలేశారని చరిత్ర మనకి చెబుతోంది. మరి ఎందుచేతనో మెదడు యొక్క భౌతిక నిర్మాణానికి చెందిన జ్ఞానానికి, మెదడు యొక్క క్రియలకు చెందిన జ్ఞానానికి మధ్య చెప్పలేనంత వారడి ఉంటూ వచ్చింది. గాలెన్ తరువాత అదే సాంప్రదాయంలో పనిచేసిన లియోనార్డో డావిన్సి, వెసేలియస్ మొదలుకొని ఎందరో శరీర నిర్మాణ శాస్త్రవేత్తలు మెదడు గురించి గొప్ప అధ్యయనాలు చేశారు. వీళ్ళంతా మెదడు నిర్మాణం విషయంలో తమ పూర్వీకులు కనుక్కున్న విషయాలని నిర్ధారించడమే కాక ఎన్నో కొత్త విషయాలు కూడా కనుక్కున్నారు. కానీ మెదడు క్రియల విషయంలో మాత్రం వాయువులు, ప్రాణశక్తులు మొదలైన నిరాధారిత భావాలన్నీ ఎంతో కాలం చలామణిలో ఉంటూ వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే మెదడు నిర్మాణం విషయంలో మన అవగాహనకి, మెదడు క్రియల విషయంలో మన అవగాహనకి మధ్య ఉన్న తేడా ఇప్పటికీ కూడా ఉందనే చెప్పాలి. కనీసం 2000 ఏళ్ల పరిశోధనా చరిత్ర ఉన్న రంగంలో మెదడు క్రియలని ఖచ్చితంగా, సముచితంగా వర్ణించడానికి కావలసిన పరిభాష, భావజాలం అన్నీ గత శతాబ్దం 2వ భాగంలో మాత్రమే సమకూరాయి. ఈ నూతన భావాలు ఇప్పటికీ ఎక్కువగా పరిశోధనా స్థాయిలోనే ఉండిపోయాయి. కానీ వైద్య ఆచరణ మీదకి ఈ భావాల ప్రభావం ఇంకా ప్రసరించలేదు. లియోనార్డో డావిన్సి మహాకళాకారుడు, మోనాలిసా చిత్రానికి కర్త అయిన లియోనార్డోలో సామాన్యంగా అందరికీ తెలియని మరో పార్శ్వం కూడా ఉంది. ఆయన గొప్ప శాస్త్రవేత్త కూడా. మానవాకృతికి చెందిన చిత్రాలు వేయడానికి మనుషులని నమూనాలుగా చిత్రకారులు వాడుకోవడం అనేది పరిపాటి. కానీ లియోనార్డో మానవాకారాన్ని మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేయాలనే లక్ష్యంతో మానవ కళేబరాల మీద అధ్యయనాలు ప్రారంభించాడు. మానవ శరీరాలని పైపైన చూసి బొమ్మలు వేయకుండా ఆ శరీరాలని పరిచ్ఛేదించి లోపలి అంగాంగ విన్యాసాన్ని నిశితంగా అధ్యయనం చేసేవాడు. ఈ అధ్యయనాల వల్ల మెదడు నిర్మాణం గురించి ఎంతో పరిజ్ఞానాన్ని సాధించాడు లియోనార్డో. మెదడుని పరిచ్ఛేదించడం అంటే ఉల్లిపాయ యొక్క పొరలు ఒక్కటొక్కటిగా తొలగించడం లాంటిదే అంటాడు లియోనార్డో. ముందుగా పైనున్న జుట్టు తొలగించాలి, తరువాత అడుగున ఉన్న చర్మం, ఆ తరువాత సన్నని మాంసపు పొర, ఆ తరువాత కపాలపు గోడని భేదించాలి. అడుగున ఉన్న మెదడును కప్పి ఉంచే జురా మరియు పయ మేటర్లని తీసేయాలి. ఇవి మెదడు యొక్క ఉల్లిపాయ పొరలు అంటాడు లియోనార్డో. తన పూర్వీకులు లాగానే లియోనార్డోకి కూడా వెంట్రికల్స్కి సంబంధించిన జ్ఞానం ఉండేది. వారిలాగానే ఈ కళాకారుడు కూడా వెంట్రికల్స్లో ప్రతిభ, బుద్ధి మొదలైన లక్షణాలు నాటుకుని ఉన్నాయని అపోహపడ్డాడు. ముఖ్యంగా 3వ వెంట్రుకల్లో వివిధ ఇంద్రియాలకి సంబంధించిన సమాచారం అంతా ఒక దగ్గరికి చేరుతుందని తప్పుగా భావించాడు. ఏవో కనిపించని ప్రాణశక్తుల ప్రభావం వలన కాళ్ళు, చేతులు ఆడుతాయని భావించాడు.